అంకెలు పుస్తకం 12వ భాగం. దీనిలో 6వ అంశం అంకెలు ప్రపంచం. సున్నాను ప్రవేశపెట్టాక భారతీయ సంఖ్యామానం కన్నా శ్రేష్టమైన సంఖ్యామానం ప్రపంచంలో లేదని చెప్పవచ్చు. కొన్ని చిహ్నాలతో ఎంత పెద్ద సంఖ్యలనైనా రాయొచ్చు. ఎన్నో చిహ్నాలని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని లేదు. అక్షరాలతో సంఖ్యలని వ్యక్తం చేయడం వల్ల ఇబ్బందులు కూడా ఇక్కడ లేవు. అంతేకాక భారతీయులు కనిపెట్టిన సంఖ్యలతో అంకగణితం చేయడం మరే ఇతర సంఖ్యామానాలతో కన్నా తేలిక అని తేలింది. ప్రాచీన కాలంలో రోమన్ గ్రీకు సంఖ్యలతో భాగహారాలు చేయడానికి తలలు పండిన గణితవేత్తలు కావలసి వచ్చేవారు. భారతీయ పద్ధతిలో చిన్న చిన్న బడి పిల్లలు భాగహారాలు తేలికగా చేయగలుగుతారు. రోమన్ సంఖ్యలతో భాగహారాలు చేయాలంటే తిమ్మతిరిగిపోతుంది. భారతీయ సంఖ్యామానంతో అంకగణితం ఇంత తేలిక అవుతుందని గుర్తించిన ఇతర దేశస్థులు వేగంగా ఆ సంఖ్యామానాన్ని స్వీకరించటం మొదలుపెట్టారు. ఆ విధంగా భారతీయ సంఖ్యామానం లోకమంతా వ్యాపించింది. క్రీస్తు శకం 800 కల్లా, అంటే సున్నాని కనిపెట్టిన కొంతకాలానికే భారతీయ సంఖ్యామానం భారతదేశానికి వాయువ్య వైపున ఉన్న ప్రాంతాలకి పాకింది. ఈ ప్రాంతాలలో ఉండేవారు అరబ్బులు, అరబిక్ భాష మాట్లాడేవాళ్ళు. ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ దేశాలలో కూడా ఉండేవారు. ఆ విధంగా ఈ సంఖ్యామానం ఆఫ్రికా, స్పెయిన్లకి కూడా పాకింది. భారతీయులు శూన్యం అని పిలిచిన చిహ్నాన్ని అరబ్బులు సిఫ్ర్ అని పిలిచారు. క్రీస్తు శకం 820 ముహమ్మద్ ఆల్ ఖ్వారిజ్మీ అనే అరబ్ గణితవేత్త ఒక ప్రఖ్యాత గణిత గ్రంథాన్ని రాశాడు. భారతీయ సంఖ్యామానంలో అంకగణితం ఎలా చేయాలో అందులో వివరంగా వర్ణించాడు. ఆ తరువాత ఒక 100 గెబెట్ అనే ఒక ఫ్రెంచ్ దేశస్థుడు రంగప్రవేశం చేశాడు. ఈ వ్యక్తికి కొత్త విషయాలను తెలుసుకోవటం, వాటిని ప్రచారం చేయటం ఇష్టం. ఆ కాలంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలు చీకటి యుగం గుప్పెట్లో ఉండేవి. చదవటం, రాయటం పెద్దగా ఎవరికీ వచ్చేది కాదు. ఎక్కువగా బళ్ళు, పుస్తకాలు ఉండేవి కావు. అరబ్బుల పాలనలో ఉండే స్పెయిన్ మాత్రం మరింత ఉన్నత స్థితిలో ఉండేది. క్రీస్తు శకము 967 గెర్బర్ట్ స్పెయిన్ను సందర్శించి అక్కడ అరబిక్ పుస్తకాలు అధ్యయనం చేశాడు. ఆల్ ఖ్వారిజ్మీ పుస్తకం కూడా చదివాడు. అందులో ఈ కొత్త సంఖ్యామానం గురించి చదివాడు. దాని గుణగణాలని అర్థం చేసుకుని మురిసిపోయాడు. ఆ సమాచారాన్నంతా తనతో ఫ్రాన్స్కి తిరిగి తీసుకువెళ్ళాడు. అరబ్ ప్రాంతం నుండి వచ్చిన సంఖ్యలు కదా అని యూరోపియన్లు ఆ సంఖ్యలని అరబ్బీ సంఖ్యలు అనేవారు. కానీ ఆ సంఖ్యలు అసలు భారతదేశం నుండి వచ్చాయన్న సంగతి ఆ రోజులలో యూరప్లో ఎక్కువ మంది గుర్తించలేదు. అందుకే ప్రస్తుతం మనం వాడే 1, 2, 3 మొదలైన అంకెలని అరబిక్ అంకెలు అంటాం.